యదార్థం ఏమిటంటే అల్లాకు మీరంటే ఎంతో వాత్సల్యం ఎంతో దయ ఉన్నాయి. وما لكم ألا تنفقوا في سبيل الله ولله ميراث السماوات والأرض لا يستوي منكم من أنفق من قبل الفتح وقاتل أولئك أعظم درجة من الذين أنفقوا من بعد وقاتلوا وكلًا وعد الله الحسنى والله بما تعملون خبير. అసలు మీరు అల్లా మార్గములో ఖర్చు పెట్టకపోవటానికి కారణం ఏమిటి? వాస్తవానికి భూమి ఆకాశముల వారసత్వం అల్లాకు మాత్రమే ఉంది. మీలో విజయం తరువాత ఖర్చు పెట్టినవారు, జిహాదు చేసినవారు, విజయానికి పూర్వం ఖర్చు పెట్టిన వారితో, జిహాదు చేసిన వారితో ఎన్నటికీ సమానులు కాలేరు. వారి అంతస్తు తరువాత ఖర్చు పెట్టిన వారి కంటే, జిహాదు చేసిన వారి కంటే గొప్పది. అయినా అల్లాహ్ ఉభయులకు మంచి వాగ్దానాలు చేసి ఉన్నాడు. మీరు చేసిన దానిని అల్లాహ్ బాగా ఎరుగును. من ذا الذي يقرض الله قرضا حسنا فيضاعفه له وله أجر كريم يوم ترى المؤمنين والمؤمنات يسعى نورهم بين أيديهم وبأيمانهم بشراكم اليوم جنات تجري من تحتها الأنهار خالدين فيها ذلك هو الفوز العظيم. అల్లాకు రుణం ఇచ్చేవాడెవడైనా ఉన్నాడా? మంచి రుణం. అటువంటి వానికి అల్లాహ్ దానిని ఎన్నో రెట్లు పెంచి తిరిగి ఇస్తాడు. అతనికి ఎంతో శ్రేష్టమైన ప్రతిఫలం లభిస్తుంది. విశ్వాసులైన స్త్రీ పురుషుల ముందు వారి కుడివైపున వారి వెలుగు పరుగెడుతూ ఉండటాన్ని నీవు చూస్తావు. ఆ రోజున వారితో, ఈనాడు మీకు శుభవార్త ఉన్నది అని అనబడుతుంది. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలు ఉంటాయి. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. ఇదే మహత్తరమైన సాఫల్యం. యౌమ యఖూలుల్ మునాఫిఖూన వల్ మునాఫిఖాతు లిల్లజీన ఆమనూ దురూనా నక్తబిస్ మిన్ నూరికుమ్ కీల ఉజిఉ వరాఅకుమ్ ఫల్తమిసు నూరా فضرب بينهم بسور له باب باطنه فيه الرحمة وظاهره من قبله العذاب ينادونهم ألم نكن معكم قالوا بلى ولكنكم فتنتم أنفسكم وتربصتم وارتبتم وغرتكم الأماني حتى جاء أمر الله وغركم بالله الغرور فاليوم لا يؤخذ منكم فدية ولا من الذين كفروا مأواكم النار هي مولاكم وبئس المصير. ఆనాడు కపటులైన పురుషులు, కపటులైన స్త్రీల పరిస్థితి ఎలా ఉంటుందంటే, వారు విశ్వాసులతో, కొంచెం మా వైపు చూడండి, మేము మీ వెలుగు ద్వారా కొంత ప్రయోజనం పొందుతాము అని అంటారు. కాని వారితో, వెనక్కి వెళ్ళండి, మీ వెలుగును మరొక చోట ఎక్కడైనా వెతుక్కోండి అని అనబడుతుంది. తరువాత వారి మధ్య ఒక గోడను అడ్డుగా నిలబెట్టడం జరుగుతుంది. దానికి